ఏతమస్మాకమస్మాకమస్మాకం దేవస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణమముష్యా పుత్రమసౌజ సర్గాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నిరేష్టయామీదమేదమధరాంచాదయామి జితమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వజవోస్మాకం వజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోమాహముష్యాయణమముష్యా పుత్రమసౌజ సర్వజాపాజాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమస్మాకమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోమాహముష్యాయణముష్యా పుత్రమసౌజ సోభూవత్యాపాజాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయం నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోమాహముష్యాయణమముష్యా పుత్రమసౌజ సర్వభూత్యాపాజాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వజవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోమాహముష్యాయణమముష్యా పుత్రమసౌజ తవాభూత్యాపాజాన్మామోజి తస్యేదం వర్చస్తేజ ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోమాహముష్యాయణముష్యా పుత్రమసౌజ తదేవీనాం పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజ ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోమాహముష్యాయణమముష్యా పుత్రమసౌజ స బృహస్పతేః పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వజవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోమాహముష్యాయణముష్యా పుత్రమసౌజ స ప్రజాపతేః పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వజ పశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్యర్భజామోమాదామశ్యాయమోష్యాత్రమదౌల సర్షీణా పాశాన్మామోచి తస్తేదం వచ్చస్తేజ ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి జితమస్మాకముద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజమోమామృష్యాయణమృష్యా పుత్రమరోజః సాగేయామావోజి తస్సేదం వచ్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృతమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్నర్భజామోమామృష్యాయణమృష్యా పుత్రమదౌజః సోమ్యేరథాం పాశాన్మామోచి తస్సేదం వచ్చస్తేజః ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్ నిర్భజమోమామృష్యాయణమృష్యా పుత్రమదౌజః సాంగిరసానాం పాశాన్మామోజి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాయుర్నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృతమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్ నిర్భజమోమామృష్యాయణమృష్యా పుత్రమదౌజః స్వసర్వణాం పాశాన్మామోచి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్ నిర్భజామోమామృష్యాయణమృష్యాః పుత్రమదౌజః సాధర్వణానాం పాశాన్మామోచి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్ నిర్భజమోమామృష్యాయణమృష్యాః పుత్రమదౌజః స వనస్పతీనాం పాశాన్మామోచి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృతమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్ నిర్భజామోమామృష్యాయణమృష్యాః పుత్రమదౌజః సవానస్పత్యానాం పాశాన్మామోచి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్ నిర్భజామోమామృష్యాయణమృష్యాః పుత్రమదౌజః సర్వూణాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజ ప్రాణవాజుర్మివేత్తయామీదమేనమధరాంశం పాదయామి జితమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సార్థవానాం పాశాన్మామోహోతి తస్యేదం వర్చస్తేజ ప్రాణవాజం నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోమవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సమావానాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజ ప్రాణవాజం నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోమవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సోర్ధమాసానాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సోహోరాత్రయోః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజ ప్రాణమాయం నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోమవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సోన్మోసంయతోపాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయం నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి జితమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోమవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సద్యావాహ పృథివ్యోః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణవాజం నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సైంద్రాజ్ఞోః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణవాజం నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి జితమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోమవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సమిత్రావరుణయోః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణవాజం నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకముద్భిం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్ అస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భాజా మామవాహముష్యాయమముష్యా పుత్రమరోజ సరాజ్యోవరోణశ్చాన్మామోది తస్ేదం వర్గస్తేన ప్రాణమాజం వివేష్టయామీరమేనమధరాయుజం పాదయామి ఇదమస్మాకముద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వసవోస్మాకం ప్రజా అస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజ మమమాహముష్యాయమముష్యాపుత్రమసౌజ స మృత్యోపణ్యేహాత్పాశాన్మామోజి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాయం నివేష్టయామీరమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకముద్భిం నమస్మాకమభ్యష్ఠాం విశ్వాప్రతనారాది తదగ్నిరాహతను సోమ ఆహ పూషామాధాత్సుగతస్య లోకే అగన్మస్వాస్వరగన్మ సంసూర్యస్య జ్యోతిషా జన్మ పశ్యో భూయాయ వసోమాన్ యజ్ఞో వసో వంశిషే వసోమాన్ భూయాసం వసోమయీ ఇది షోడశం కాండం సమాప్తం. అథ సప్తదశం కాండం. ఓం విషాదయం సహమానం సాధానం సహీయాంసం సహమానం సహోదితం సర్జితం గోజితం సంధనాజితం ఏజ్యన్నామక్వరింద్రమాయుష్మాన్ భూయాసం విషాదయం సహమానం సాధానం సహీయాంసం సహమానం సహోజితం సర్జితం గోజితం సంధనాజితం ఏజన్నామరింద్రం ప్రియో దేవానాం భూయాసం విషాదయం సహమానం సాధానం సహీయాంసం సహమానం సహోజితం సర్జితం గోజితం సంధనాజితం ఏజన్నామరింద్రం ప్రియ ప్రజానాం భూయాసం విషాదయం సహర్వాణం సాధానం సహీయాంసం సహర్వాణం సహోజితం సర్జితం గోజితం సంధనాజితం ఏజన్నామరింద్రం ప్రియ పశూనాం భూయాసం విషాదయం సహర్వాణం సాధానం సహీయాంసం సహర్వాణం సహోజితం సర్జితం గోజితం సంధనాజితం ఏజన్నామరింద్రం ప్రియశమానాం భూయాసం ఉదేశ్యుదేహోర్జవర్చసామాభ్యుదే ద్విషం శరవ్యం మృధ్యమాదాహం ద్వేషదేవందే ద్విష్ణో బహుధా వీర్యాణి తన్న ప్రణేహి పదసర్విశ్వరోవరే స్వధారాం మాధేహి పరదేవ్యోహం ఉదేశ్యుదేహోర్జవర్చసామాభ్యుదే విజాంశ్చరదేశో మా సుమతిం కృతవే ద్విష్ణో బహుశా వీర్యాణి త్వన్న ప్రణేహి మధుభిర్విశ్వరోపరి స్వధారాం మాధేహి వరదేవ్యోమన్ మాత్రాదభన్నదిలే అప్సా ఆంతర్యే పాశిరముపతిష్ఠంత్యత్ర యత్కాశక్తిం దివమానుక్షరేతాం సమాహమృడసుమతో దేశ్యామదవే ద్విష్ణో బహుధా వీర్యాణి తన్న ప్రణేహి వసుధర్విశ్వరో వై సుధారాం మాదేహి వరదేవ్యోమన్ తన్న ఇంద్రమహదేవో భాగాయాదర్థేభిః పరీపాశక్తభిస్తవే ద్విష్ణో బహుధా వీర్యాణి తన్న ప్రణేహి వసుధర్విశ్వరో వై సుధారాం మాదేహి వరదేవ్యోమన్ తన్న ఇంద్రోదిభిః శివాభిః సంతమో భవ ఆరోహం స్థిరం నిరోధేణ సోమాపీతలే ప్రియధామాశ్వస్తలేతవేష్టోమబుధా వీర్యాణి త్వన్న ప్రణేహి మదభిర్విశ్వరూపై సుధాయాం మాధేహి పరమే వ్యోమన్ తమిందాశ్వరత్సర్వమిత్రోరహోతస్తమింద తమిందేమం సుభవం సులోభమేరస్వరలోమతవేష్ణావసుధావేర్యాణి వర్ణ ప్రణేపర్వరోపరి సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ అలబ్ధో దివి పృథివ్యాముదాధినత ఆవర్మహిమానమంతరిక్షే అలబ్ధేన బ్రహ్మణావృధాన సత్వన్నాయంగిం చర్మాయక్షణోపుధావీర్యాణి త్వన్న ప్రణేహి పదర్విశ్వరోపే సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ యాతరింద్రతనోరప్సుజాపేథివ్యాయ్యాంతరగ్నో యాతరింద్రపవమానే స్వర్విది యేంద్రతన్వా ఆంతరిక్షం వ్యాపితగజాహారయింద్రతన్వా శర్మాయక్షతవేద్యష్టోరపుధావీర్యాణి త్వన్న ప్రణేహి వజదర్విశ్వరోపై సుధాయాం మాధేహి పరమేద్యోమన్ ృషేనాభయమానాశ్రవేష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణేహి వజభిర్విశ్వరోపరి సుధాయాం మాధేహి పరమేద్యోమన్ తంత్రం త్వం పర్యేష్ం సహస్రధారం విదథం స్వర్విదం తవేష్ణోపుధావీర్యాణి వన్న ప్రణేహి వజభిర్విశ్వరోపై సుధాయాం మాధేహిపరణేభ్యోమన్ త్వం రక్షసే ప్రతిశశ్చరస్రస్త్వం శోచిషానభాసి విభాసి త్వమిమా విశ్వాభువరణానోతిష్ఠతరితస్య పంథావన్వేది విద్వాంస్తవేద్విష్ణోపుధావీర్యాహారి త్వన్న ప్రణేహి వజభిర్విశ్వరోపై సుధాయాం మాధేహిపరణేభ్యోమన్ పంచభిపరాంతపస్వాంశివేషుజిరే బాధమానస్తవేష్ణోపుధావీర్యాణి వన్న ప్రణేహి వజభిర్విశ్వరోపై సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ రవీంద్రస్తం మాహేంద్రస్తం లోకస్తం ప్రజాపతి తుభ్యం యజ్ఞావితాయతేభ్యం జుహ్వతి జుహ్వదస్తవేష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణేహి వజభిర్విశ్వరోపై సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ అసతిష్ఠితం సతి భూతం ప్రతిష్ఠితం భూతం భవ్య ఆహీతం భవ్యం భూతే ప్రతిష్ఠితం తవేద్విష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణేహి వజభిర్విశ్వరోపరి సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ శుక్రోజభ్రాజోసి సయతాత్వం భ్రాజతాభ్రాజోస్మేవాహం భ్రాజతాభ్రాజ్యాసం రుచిరసి రోజోసి సయతాత్వం రుచ్యాహోచోస్మేవాహం వసుభిష్ట బ్రాహ్మణవర్చసేన చ రుచిరీయ ఉద్యయ నమ ఉదాయతే నమ ఉదీరాజ నమ విరాజే నమ స్వరాజే నమ సమ్రాజే నమ అష్టయ్యతే నమోస్తవేష్యతే నమోస్తమితాయ నమ విరాజే నమ స్వరాజే నమ సమ్రాజే నమ ఉదయరాజయమాదిత్యో విశ్వేన తపసా సహ సమత్నాన్మహ్యం రంధజన్మాచాహం దేశతే రథంతవేద్విష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణేహి వజభిర్విశ్వరోపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ ఆదిత్యేనవయమానక్షశతారిత్రాం స్వస్తరే అహర్మాచ్యవీవరోరాత్రిం సత్రాదీపాదయ సూర్యనవయమారుక్షశతారిత్రాం స్వస్తరే రాత్రిం మాచ్యవీవరోహస్వత్రాదీపాదయ ప్రజాపరేణావృతో బ్రహ్మణామర్మణాహం కశ్యపశ్చోతిషావర్చరాజ జలదష్టిచ్యుతవీర్యోయ సహస్రాజుసుకృతశ్చరేణం పరిహీరో బ్రహ్మణామర్మణాహం కశ్యపశ్చోతిషావర్చరాజ మామా ప్రాపన్నిషయోదేవ్యాయ మామానుషీరవదృష్టావధాయ వినేన గుప్త ఋతుభూతేన గుప్తోభవ్యేన చాహం పామా ప్రాపత్వాత్మాగోదవృత్తిరంతర్గేహం సలిలేన వాజ అగ్నిర్మాగోక్తా పరిపాత విశ్వత ఉద్యం సోరుదామృత్యుపాన్ దుఃఖంతే పర్వతాధ్రువా సహస్రం ప్రాణామయ్యాయంత ఇతి సప్తదశం కాండం సమాప్తం. అథాష్టాదశం కాండం. ఓం సఖ్యావృత్రురోజేదన్నగన్వాన్ పితుర్నపాదీతీతీన నదే సఖా సఖ్యం వశ్చేతత్సలక్ష్మాయద్విషోరోపాభవాతి మహస్పుత్రాసో అసూరస్య మీరాధిమో ధత్తార ఉర్మిజా పరిఖ్యన్ ఉశంతి ఘాతే అమృతాసనేతలేజస్య నిత్యజ సమ్మత్యస్య నిదే మనోమనసిధాయి యస్మే జన్యపతిస్తన్వా ఆమావీవిష్యా నయత్పురా చమాగద్ధనోనమృతం వదంతో అమృతం రపేమ గంధర్వో అప్సవ్యాచోషాసానో నాభిః పరమం జామితం నవో గర్భేణు నవో జలితా దంపతీనర్దేవస్పృష్టాతమితా విశ్వరూప నకీరస్య ప్రమీనంతి వ్రతనివేదనావస్య పృథివీ ఉదర్జవో ృతీవతో భామినో ధృణాయోన్ ఆసన్నేషోర్స్వోయోన్యయమృతీవాద ప్రథమశాన్నకరీందర్శయ ప్రవోచత్ విషం మిత్రస్ వరుణస్ భామకదుర్ప్రవాహోన్ యమస్తే మాయమ్యాంగామాగన్ సమానేనో సరశేయ్యాయపల్యే తన్వం దేవ చక్రా నతిష్టంతి నిమేషం చేతే దేవానాం స్వర ఇహరేదరంతి అన్యేన మదాహరో జాయితోజం తేనేహరచ్చే చక్రా రాత్రీభిరస్మాదర్శేత్సూర్యశ్చక్షుర్మోరన్మీమీయాద్ దివా పృథివ్యా మేధునాసంభోయమీర్యమస్చాతజామి ఆఘాతా గచ్చానుత్తరరాజుగాయత్ర జామయ కృణవన్న జామి ఉపవద్భిర్భాగ బాహుమన్యమిచ్చస్వసుభగేవతిమ్మద్ కిం భ్రాతం భవాస్మదాయన్నిగచ్చా కామోతమాంపీ వృద్ధి నదే నాథం సమ్యక్హమస్మి నదే తనోం తన్మాృత్యా అన్యేన ప్రముదః కల్పయస్వర్భ్రాతేవేత నమాహోదే తరోం తన్మాృత్యాం పాపమాహుర్యస్వసారం విగచ్చాత్ అసంయలే తన్మనసోహృతో మే భ్రాతాశ్వశుశీర వ్రతో వ్రతాశిజమానైవే మనోహృతం చావిరామ అన్యాచిలత్వాం కక్షేమయుక్తం పరిష్మజాతైలిబోజేవ వృక్షాం అన్యభూషుయమ్యన్యభుత్వాం పరిష్మజాతైలిబోజేవ వృక్షాం తస్య వాత్తం మన ఇచ్ఛాసవాతవాధాః కృణుష్ సంవితం సుభద్రాం రేక్షందాహంసి కవచో విజయతిరే పురుషోభం దర్శతం విశ్వలక్షణం ఆపో వాతాస్తాన్యేకస్మిన్ భువనార్పీతాని వృషా విష్ణే దుదుహే దోహ సాదివ పయాహంసి జహ్వో అదీతేరదాభ్య విశ్వం సవేదవరో నో యథాధియాస నిర్జిలో యజతి నిర్జిగా మృతో రపద్గంధర్వీరవ్యాశయోషణానదస్యనాదేపరీపాతు నో మనః ఇష్టస్య మధ్యే అదీతిం విధాతు నో భ్రాతారో జ్యేష్ఠ ప్రథమో విమోచతి సోచిన్ను భద్రాక్షుమతిషస్వత్యుషావాసమనర్వేశ్వర్వతీ యదీ ముషందముషయతామనుగ్రతోమగ్నిర్హోదారం విదధాయజీదనన్ అధత్యంతప్సం విభ్రం విచక్షణం యదాభారతిశిరక్షేణోద్భరే యదీషో విషదే తస్మమారియా అగ్నిర్హోదారమధీరజాయత సదాశిరణ్యోజవాసే వపుష్యతే హోత్రాభిరగ్నే మనోషస్వధ్వర విప్రశ్రమాయచ్చమానముఖ్యోయాసి భూరీభిః ఉదీరయమిదరాజారాభగమియక్షతి హరియతో హృత్వరిష్యసి విభక్తివన్నిష్వపస్యతే మనస్తమిష్యతే అసూరో నిర్పతిర్మతీ యస్తే అగ్నే సుమతిం మత్తో అక్షత్సహస్వో అతిసప్రశణ్వే ఇషందధారో వహమానో అశ్వైరాద్యుమానమోషతిద్యోర్ సుధీరో అగ్నే సదనే సదస్థే యుక్షారథమోదశ్రమిత్రం ఆనో వహరోదశీ దేవపుత్రే మాచిర్దేవానామపయోరిహస్ యదగ్నలేషా సమీతిర్భవాదిదేవీ దేవేషో యజతాయత్ర రత్నా చద్విభయాభావో భాగం నో అత్ర వసూమంతం అన్మగ్నిరుషదామగ్రమక్షరం వహారి ప్రథమో జాతవేదా అనుసూర్య ఉషసో అనురశ్మీరుణ్యావా పృథివీ ఆవీవేశ ప్రత్యగ్నిరుషదామగ్రమక్షత్రత్యహారి ప్రథమో జాతవేదా ప్రతిసూర్యస్య పురుషాచరశ్మీం పృథివ్యావా పృథివీ ఆతదాన ద్యామాక్షామా ప్రథమే ఋతేనాభిశ్రామే భవత సత్యవాచా దేవోయం మర్తాహంశ్వాంసేరధ్వతా ప్రత్యాంగమసంయన్ దేవో దేవాన్ పరిభోర్భేనభానోహవ్యం ప్రథమశ్చీకిత్వాన్ ధూమకే దుస్తమిషా భావిజీవో మంద్రోహోతాదిత్యో వాచాయీయాన్ అక్షాభిరాంబర్ధాయాపో ఘృణశ్నోద్యావా భూమి శృణుతం రోదీరే అహాయద్దేవాసో నీతిమాధర్మధ్వానో అత్ర పితరాహీతా స్వామిదేవశ్యావృతం యదీ గోరతో జాతాసో ధారయంత ఉర్వీ విశ్వే దేవాదుర్దుర్దుర్యం ఘతం వా కిం కిం నో రాజా జగృహే గ్యాతిమాసో వివేద మిత్రిద్భిష్మా జుహురాణో దేవాంచోకోజాతాదో అస్తి దుర్మన్మత్యావృతస్ నామ సమక్ష్మాయోరోపాభవాది యమశ్శరోమనవచే సుమంతగ్నేతమిష్పమాక్ష్య ప్రయచ్చన్ యస్మిన్ దేవా విదథే వాదయంతే వివస్వతస్తదనే ధారయంతే సూర్యే జ్యోతిరదధర్మాస్యాత్తోన్ పరిద్యోతనిం చరతో అజస్రా యస్మిన్ దేవా మన్మాని సంచరం చ వీక్షే నవయమస్య విద్మా మిత్రోరో అత్రాదీతిరనాగాత్సవితా దేవో వరుణాయవోదర సహాయాహి రామహే బ్రహ్మేంద్రాయ వజ్రే సురవోషుమాదిష్ణవే శవరాశ్యతి శ్రుతోర్గ్రహత్యే నవగ్రహేర్మహోరో అతిశోరదాసతి స్థేగో నక్షామత్యే పృథివీం మహీరో వాదాదిహవాన్ ప్రభూవో మిత్రోరో అత్ర వరుణో విద్యమానో అగ్నిర్వణే నవ్యసిష్టశోకం శ్రీశ్రుతం గర్తసదం జనానాం రాజానం భీమోపహత్నుమంగ్రహం మృడాయ నిత్రేణుగ్రస్తమానో అన్యమస్మత్తే నివపంతు సేన్యం సరస్వతీం దేవయంతోహవంతే సరస్వతీమధ్వరేతాయమాహానే సరస్వతీం సుగతోహవంతే సరస్వతీయాశుదేవాలయం దాత్ సరస్వతీం పితరోహవంతే దక్షిణాయజ్ఞమభిలక్ష్యమాణాః ఆసద్యాస్మిన్ వైషేమాదయధ్వమన వీవాయిష ఆధేయస్యస్మే సరస్వతి సరథం యయాసోక్తే స్వధాగర్దేవి పితృభిర్మదంతి సహస్రాక్షమిరోహత్ర భాగం రాజస్పోటం యజమానాయ ధేహి ఉదీరతమవర ఉత్తరాసవం మధ్యవాతర సౌమ్యాసాః అసంజయీజురవృకారేనోవంతు పితరోహదేషు ఆహం విత్రయం సో విదత్తాహన్నవిత్తిన పాతం చ విక్రమాణం చ విష్ణాః పరిహిడతో జయస్పథయా సుతస్య భజంత విత్తస్త ఇహాగమిష్ఠాః ఇదం పితృభ్యో నమో అస్తర్యే పూర్వా సోదే అమరాసరీజః ఏ పార్థివేరజస్యానిషత్తాదేవానూనం సోమృగదాదుభిక్షో పాతలీకవ్యైర్యమో అంగీరోభిర్బృహస్పతిర్విక్పభిర్వావృధాన యాంశ్చ దేవాధురే చ దేవాంస్తేనోహవంతు పితరోహరేషు స్వాదుష్ఠిలాయం మధూమాం ఉదారం ఏ వ్రహ్చిలాయం వృసర్వాం ఉదారం ఉతమాం ఆశ్చపామివాం సమింద్రం నశ్చరేషు పరే ఇవాం సం ప్రవతో మహీభ్య పంథామనుపస్పశానం వైవస్పదం సంగమానం జనాయమం రాజానం హరిహాసపరియత యమో నో గాతం ప్రథమా వేదనైషాగమ్యోపర్ధనా పూర్వే పిన పరే తాన జ్ఞానా పచ్చాస్వాహ బహిడర పితర భూత్యాజగ్రమాజుషధ్వం తాగతావసాశంత మేనాథానశ్రయ్యారవోదధాత ఆచారో దక్షిణేతం హరిరభిణంతు విశ్వే మాహిం శిష్ట పితర కేన చిన్మోయత్రురుషరాగరా పష్టాదిత్రేవతం క్రీణోతి తేనేదం విశ్వం భవనం సమేతి జమస్ మాతామహోజాయాస్వరోణనాయ ప్రేహి ప్రేహి ప్రతిభిత్తోర్యాణైర్యేనాదే పూర్వేతాః ఉభారాజానో స్వధయామదం తౌయమం పశ్యామి వరోణం చ దేవం అపేతీసర్పదాస్మాయేతం పితరో లోకమగ్రం అహోభిరద్భిరక్తుభిర్వ్యక్తం జమోదాత్మవసానమస్మై ఉషంతస్తే ధీమ శ్రీరంతస్తమే ధీమహి ఉషన్నో శతావరహ పిత్రే అత్రవే ద్యుమంతస్తే ధీమహి ద్యుమంతస్తమే ధీమహి ద్యుమాన్ ద్యోమత ఆవరహ పిత్రేన్హవిషే అత్రవే అంగేరసోన పితరో నమద్వాధర్వాణోగర్వ సోమ్యాసాః ఏహాహం వజం సోమతో యజ్ఞామీభద్రే సోమనసే అంగీరోభిర్యజ్ఞైరాజేషమాయస్మాశ్వంతం హుమేజిత్యాష్మిన్వరిహిష్యామిషద్యమయ్యమ ప్రస్తరమాహిరోహాంగేరోభిర్పితృభిస్తం విధాన ఆత్మంత్రాకృత్తావహంతే నారాజన్మవిషో మాదయస్వ ఇత ఉదారోహన్ దివస్పృష్టాన్యారోహన్ ప్రభోర్జయోయ్యాంగీరసో యో